5. పంచమవల్లి. ఆత్మప్రకాశం బ్రహ్మము అనగా శ్రీ యమధర్మరాజు. ఓ నచికేత, జన్మరహితుడు, కేవల ప్రజ్ఞాస్వరూపుడు అగు ఆత్మ భగవానుడు, ఈ 11 ద్వారములు గల దేహనగరం, 1 నోరు, 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, నాభిపురీషం, మూత్రద్వారం ఆలోచన ప్రవేశించి ఉన్నారు. ఏ జీవుడితే తన దేహమునందు సమస్త దేహములందు కూడా వేంచేసియున్న ఆత్మ భగవానుని ఉపాసిస్తాడో ఆతనికిక ఏ దిగుళ్ళు వేదనలు ఉండవు. దృశ్యధ్యాస అనే బంధము నుండి విడివడినవాడే జన్మ మృత్యుచక్రం నుండి వెదొలగి ప్రకాశిస్తున్నాడు. కేవలాత్మ ప్రతి ఒక్క దేహములో మౌనంగా ప్రశాంతంగా కారణకారణంగా ప్రదర్శనశీలమయున్నది. ఆకాశంలో సూర్యునిలా సూర్యుడు ఉదయించగానే సర్వము సుస్పష్టంగా ఆ వెలుతురులో కనిపిస్తున్నట్లు, ఆత్మజ్ఞానం వికసించగానే సమస్తము స్వస్వరూపాత్మగా స్వానుభవముగుచున్నది. అంతరిక్షంలోని వాయువులాగా తాను భౌతికంగా కంటికి కనబడకపోయినప్పటికీ వాయువు జీవుల ఉనికికి త్రాణగా సంచలనం కొనసాగిస్తున్నట్లు, సమస్త జీవుల జీవన వికాస స్వరూపము ఆత్మయే. భూమిపై అగ్నిలాగా భూమిపై అంతటా అగ్ని ఉన్నప్పటికీ చకుముకిరాయి ఒరిపిడికి మాత్రమే అగ్ని ఉదయించుచున్నట్లు, సర్వత్రా ఆత్మ వికాసమానమే యోగ సాధనచే జ్ఞానాగ్నిగా వెలుగుచున్నది. కుండలోని సోమంలాగా కుండలోని కల్లులో మత్తు ఆ కల్లు త్రాగినప్పుడే ప్రకటనమగుచున్నట్లు ఆత్మ అంతర్లీనమే సర్వత్రా వేంచేసి ఉన్నది. సర్వ మానవులలోనూ, దేవతలలోనూ, యజ్ఞములోనూ, ఆకాశములోనూ, నీళ్లలోనూ, భూమిపై, కొండలపై మహత్తర సత్యమయున్నది. ఆత్మయే ఆ సర్వముగా వేంచేసినదేయున్నది. ఆత్మచైతన్యమే ఊర్ధ్వములో ప్రాణరూపముగాను అధోమార్గంలో అపానరూపమే ప్రవహించుచున్నదే. ఈ జీవుల సర్వదేహములను చైతన్యవంతం చేయుచున్నది. ఆ ప్రాణ అపానముల మధ్య అత్యంత మౌనంగా చలనాచలనముల లయస్థానమే, ప్రాణోపాసకుల ఉపాసనాదేవమే అందరూ దేవతల చేత ఆరాధింపబడుచున్నది. ఏ జీవుడితే ఈ దేహభావన దృశ్యభావన నుండి విడివడినవాడే తన స్వరూపమును సందర్శిస్తాడో ఆతనికి అనుభూతమయ్యే నిత్య నిర్మల నిరాకార స్వరూపమే ఆత్మ. ఆత్మదర్శనమితే ఇక్కడ జన్మలు లేవు, జగత్తులు లేవు. ఓ మునిబాలక, న ప్రాణేన న అపానేన మర్త్యో జీవతీ కశ్చన, ఈ జీవుడు ఎట్లా జీవిస్తున్నాడు? ఈ శరీరాలన్నీ ఎట్లా కదులుచున్నాయి? ప్రాణ అపానముల వల్లన కానే కాదు, ఆ ప్రాణాపానముల సంచాలనము ఎద్దానిచే నిర్వర్తించబడుతోందో అట్టి ఆత్మ యొక్క ప్రభావంచేత మాత్రమే జీవిస్తున్నాడు. మృత్యు తదనంతరం కర్మ జ్ఞానానుసారం పునః దేహం. ఓ నచికేత, ఇప్పుడు అతి రహస్యము అయినట్టి సనాతన బ్రాహ్మీతత్వం చెప్పుచున్నాను. మృత్యు తదనంతరం అసలీ జీవునికి ఏమేమి అగుచున్నది అనే ప్రశ్నకు సమాధానం చెప్పుచున్నాను. విను, మరణానంతరం ఈ జీవుని జీవచైతన్యము ఈ భౌతిక దేహమును ఒక నిరుపయోగమైన వస్తువును త్యజించినట్లు త్యజిస్తోంది. అటు తరువాత తన యొక్క జ్ఞానాత్మ బుద్ధి యొక్క స్థితిని అనుసరించి మరొక ఉపాధిని ఆశ్రయిస్తోంది. నిర్వర్తించియున్న కర్మల యొక్క, సంపాదించుకునియున్న జ్ఞానము యొక్క ప్రభావం చేత ఒకప్పుడు ఈ జీవుడు ఆత్మజ్ఞానము కొరకై అర్హమైన మరొక యోనిలో ప్రవేశిస్తున్నాడు. ఇంకొకప్పుడు స్థానువు, కొండరాయి మొదలైన రూపములలో ప్రవేశించి ఆత్మజ్ఞానము ఏమరచి దృశ్య తాదాత్మ్యముతో నిద్ర కొనసాగిస్తున్నాడు. బ్రహ్మము అనగా అయితే యయేష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః తదేవ శుక్రం తత్ బ్రహ్మ. ఈ జీవుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఏది మెలకువగా ఉన్నదో అదే శుక్రమగు బ్రహ్మము. ఏదైతే నిద్రలో స్వప్నరూపంగానూ జాగ్రత్తులో దృశ్యరూపంగానూ తన ఇచ్ఛానుసారమే ఆయా విషయ పరంపరలను స్వప్న జాగ్రత్రూపములుగా పొందుచూ అనుభవిస్తోందో ఆ సర్వానుభవములకు ఆవల ఉన్నట్టి సర్వకర్తృత్వ సర్వాతీత స్వరూపమే బ్రహ్మము. అదియే ఆత్మ, అది అమృతస్వరూపం. ఉపాధులు వస్తూ పోతూ ఉండగా ఏదైతే వాటినన్నింటినీ తన యందు పొందటం జరుగుతోందో అదే ఆత్మ. ఆ ఆత్మలోనే ఈ లోకాలన్నీ, ఈ ఉపాధులన్నీ కల్పితమగుచూ ఉన్నాయి. అట్టి ఆత్మ సర్వదా పరిశుద్ధము. అద్దానికి ఆవల మరింకేమీ లేదు. నచికేతుడు, స్వామి, మనకు ఎదురుగా జీవులు కనిపిస్తున్నారు కదా, వీరంతా ఎవరి కర్మ జ్ఞానములు వారివేగా కలిగియున్నవారే ఉంటున్నారు. అనగా ఈ అసంఖ్యాక జీవాత్మలు వేలువేలే కదా, వీరంతా ఎందులోంచి బయల్వెడలుచున్నారు? శ్రీ యమధర్మరాజు పరమపురుషుడు అని చెప్పుకున్న శాంతాత్మ ఏకమే, అనేకం కాదు. సముద్రజలమంతా ఒక్కటే అయినప్పటికీ వేరువేరు ఆకారములు గల అసంఖ్యాక తరంగాలు ప్రతిరోజు అద్దానిలో ఉద్భవిస్తున్నాయి చూచావా? అట్లాగే శాంతాత్మ మహాసముద్రంలో ఈ జీవులు అనబడే పిల్ల తరంగాలు, లోకాలు అనబడే మహాతరంగాలు ప్రకటితమగుచున్నాయి. తరంగాలెన్ని ఉన్నా అంతా జలమే కదా. ఎంతమంది జీవులున్నా అంతా ఆత్మ యొక్క ఆపాదిత రూపము మాత్రమే. కొన్ని దృష్టాంతాలతో ఇది మరింత సుస్పష్టపరుస్తాను, విను. అగ్నిః యథా ఏకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ, అగ్ని విశ్వమంతా ఆక్రమించుకుని ఉండి ఒక వస్తువును కాలుస్తున్నప్పుడు ఆ వస్తు ఆకారము పొందినట్లుగా కనిపిస్తుంది కదా. ఏక తథా సర్వభూతాంత్మరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ, ఏకమే అయి ఉండియే ఆత్మ సమస్త జీవులలో ఒక్కొక్కరిలో అంతరాత్మ అయి బాహ్యమునకు అనేక రూపాలు ప్రతి రూపాలు దాల్చుచున్నది. రూపాలు వేరైనా ఆత్మ ఒక్కటే, వాయువు ఒక్కటే అయినప్పటికీ బూర బంతి వంటి ఆయా వస్తువులలో ప్రవేశించి ఆయా ఆకారాలన్నీ తానే రూపము ఇచ్చుచున్నదగుచున్నది కదా. అట్లాగే సర్వజీవులలోని అంతరాత్మ ఒక్కటే అయి ఉండి కూడా తోలు తిత్తి వంటి ఈ దేహములలో ఒక్కొక్క రూపము బాహ్యానికి ప్రదర్శిస్తూ మనోబుద్ధి చిత్తములను ఆకారమాత్రంగా ధరిస్తోంది. సూర్యో యథా సర్వలోకస్య చకక్షుణః నల్లిప్యతే చాకక్షుసైః బాహ్యదోషైః, ఒకనికి చూపు సన్నగిల్లటంచేత వెలుతురుగాని వెలుతురులోని వస్తువులుగాని కనిపించకపోవచ్చు. అంతమాత్రంచేత సూర్యకాంతికి ఏకాంతిలో తదితరులు ఆయా వస్తువులను చూస్తున్నారో అట్టి వెలుతురుకు ఆ కంటిదోషం అంటుతుందా? మరొకనికి మెల్లకన్ను ఆస్టిగ్మేటిజం వా అనే దోషంచేత వెలుతురులో ఒక వస్తువు రెండు మూడుగా కనిపిస్తాయి. ఆ కంటిదోషము ఆ వస్తువును తాకి రెండు మూడుగా చేస్తుందా? లేదు కదా. అట్లాగే కంటి దోషము సూర్యకాంతిని స్పృశించినట్లే ఈ జగత్తులోని మంచి చెడు, మానన్మానములు, సుఖదుఃఖములు, అధిక న్యూనతలు, అందము అందవికారములు ఆత్మను స్పృశించవు. ఇదియే ఆత్మ యొక్క అస్పృశ్య సిద్ధాంతము. సర్వజీవులలోని ఏకస్వరూపమగు అంతరాత్మకు ఈ జీవుల దుఃఖాదులతో సంబంధమే లేదు. ఇక ఈ సుఖదుఃఖాది ద్వంద్వాలు మనోవికారములు మాత్రమే. ఆత్మ సర్వధాయకమే, సర్వనియామకమే, సర్వజీవులలోని అంతరాత్మగా సర్వదా ప్రకాశిస్తోంది. తన రూపము ఏకమే అయినప్పటికీ ఒకే సముద్ర జలము యొక్క వేలాది సముద్ర తరంగాలులాగా అనేక రూపాలుగా ప్రదర్శితమవుతోంది. అట్లు అనేక రూపాలుగా ప్రకటనమగుచున్న ఏకైకాత్మను ఏ జీవులతే సూక్ష్మబుద్ధితో సర్వే సర్వత్రా దర్శిస్తూ ఉపాసిస్తారో వారు అద్దానిని తమయందే గాంచుచున్నారు. తమ ఆత్మయే సర్వజీవుల ఆత్మ కూడా అని గమనిస్తున్నారు. తన ఆత్మయందే ఆ విశ్వాత్మ యొక్క ఉనికిని గమనించి ఉపాసిస్తున్నట్టి ధీరుని సుఖము మాత్రమే శాశ్వతము. ఇక తదితరుల సుఖమంటావా? అది ప్రతిబింబ సుఖము మాత్రమే. అట్టిది నిత్యము శాశ్వతము అయిన సుఖము కాదు, పైగా దుర్హఖ మిశ్రితము కూడా. ఆత్మ అనిత్యమైన దేహాదులలో నిత్యస్వరూపమేయున్నది, ఒక్కటే అయి అనేక రూపములుగా నిత్యం ప్రకాశిస్తోంది. అనేక మందికి వారి వారి కోర్కెలను అనుసరించి ఆయా రూపాదులుగా అనుభవమవుతోంది. అట్టి సర్వజీవులలోని ఆత్మను తమయందే సందర్శిస్తున్న సుఖము నిరవధికము. నో నీడ్ టు డిజైర్ ఎనీథింగ్ ఎల్స్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ దాట్. తెంపు లేనిది అట్టి ఆత్మ సుఖమే సుఖము. జగత్తులలో కనిపించే పుత్రమిత్రదంపత సంపద సుఖాలన్నీ సుఖమువలె కనిపించే మనోభ్రమ మాత్రమే. నా యందలి ఇయదియే సర్వజీవులలోని అంతరాత్మ అని గమనించి ఎవ్వరు నిత్యోపాసన చేస్తారో వారి సుఖము సర్వోత్కృష్టమైనది. ఆత్మ సుఖము ఇట్టిది అని నేను నిర్వచించజాలను. ఆత్మ తనకు తానే ప్రకాశిస్తూ సర్వమును ప్రకాశింపజేయుచుండగా అద్దానిచే వెలిగించబడే ఈ ఇంద్రియములతో అద్దానిని ఇట్టిది అని నిర్ణయించి చెప్పడమెట్లా? అది స్వయం ప్రకాశం కదా. అదే ఇదా? ఇదే అదా? తదితర ప్రకాశకమా? ఇటువంటి ప్రశ్నలు ఆత్మానందం పొందే వారి సమక్షంలో ఉదయించటమే లేదు. అట్టి ఆత్మను ఏ వెలుగులో దర్శించాలి? న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతికుతో అయం అగ్నిః. సర్వం ఈ భౌతిక సూర్యచంద్ర నక్షత్ర విద్యుత్ కాంతులు తమ వెలుగుచే అద్దానిని చూపగలవా? లేదు. తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. అది ప్రకాశిస్తూ ఉంటే ఆ ఆత్మదేవుని ప్రకాశ విభాగంగా సూర్యచంద్ర నక్షత్ర విద్యుత్తులు ప్రకాశిస్తున్నాయి సుమా.